ప్రార్థన 32వది. ధ్యానం చేసే చాలామంది విద్యార్థులు ప్రార్థన చేయడం అవసరం లేదని అనుకుంటారు. ఎందుచేతనంటే వాళ్ళకి ప్రార్థన యొక్క అవగాహన లేదు. నువ్వు ప్రార్థన ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఉదయం నుంచి సాయంత్రం వరకు, ప్రభూ నాకు ఇది నాకు అది అని నువ్వు ప్రార్థిస్తుంటావు. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నువ్వు నీ ఆహారాన్ని పెంచుకుంటున్నావు. అది మంచి అలవాటు కాదు. దీనిని అహంకరిత ప్రార్థన అంటారు. మానవులు కోరికలు వాంఛలతో ఊగులాడుతూ అహంకరిత ప్రార్థనకు బలైపోతారు. అది వారిని పిచ్చగాడిగా మారుస్తుంది. అయినప్పటికీ అదొక ప్రార్థనే. అది ఏమి చేయకుండా ఉండటం కన్నా మంచిది. నీకు తెలిసిన భాషలో, నీ అంతరాళాలలో ఆశనిలై ఉన్న జీవిత ప్రభుకి ప్రార్థన గావించు. ఇతరులకన్నా ఆయనకు నువ్వు బాగా తెలుసు. ఆయన నీకు మార్గనిర్దేశం చేస్తూ సంరక్షిస్తూ నీకు సహాయకారిగా ఉంటాడు. జీవితాన్ని నువ్వు అన్ని కోణాల్లో అర్థం చేసుకోవడానికి వీలుగా నీకు శక్తిని జ్ఞానాన్ని ఇవ్వమని నీ హృదయంలో ఉన్న జీవిత ప్రభుకి ప్రార్థన చెయ్యి. ఉదయం సాయంత్రం రోజుకి 2 సార్లు ప్రార్థన చేయడం చాలా అవసరం. మన విజయాలకు అధిక శక్తిని ఇవ్వమని నివేదించుకోవడమే ప్రార్థన. ప్రార్థన ఎవరికి చేయాలి? దైవం అన్ని శక్తులకు మూలము, కేంద్రము. వెలుగకు, జీవితానికి, ప్రేమకు ఒక శక్తి నిలయం. ప్రార్థన ద్వారా ఆ శక్తి నిలయాన్ని మనం చేరగలం. దాని నుండి మన మనసు యొక్క పరిధిని పెంచడానికి, మన చైతన్య యొక్క క్షితిజాన్ని విస్తరించడానికి అవసరమైన శక్తిని తీసుకొనవచ్చు. ఎవరైతే శరీరం, ఊపిరి, మనస్సు కాదో, ఎవరైతే ఈ దేహం వెనుక దాని అతీతంగా ఆశనులై ఉన్నారో, ఎవరి కేంద్రం నీలో ఉందో, ఎవరి విస్తరణ ఈ జగత్తో, అటువానికి నువ్వు ప్రార్థిస్తున్నావు. ఒకే ఒక వాస్తవికత ఉన్నది, అది నీలోనున్నది. నువ్వు దైవాన్ని పిలిచే ఒక అతీత శక్తిని చేరి స్పృశించుదామని నువ్వు కోరుకుంటున్నావు. ప్రార్థించడానికి నిన్ను ప్రేరేపించే ఒక కోరికతో నువ్వు నీ మనసును ఏకాగ్రపరుస్తావు. ప్రార్థించాలని నీ కోరికలో విలీనమైపోయి నీ మనస్సు నిశ్చలమైపోతుంది. ఎప్పుడు మనస్సు నిశ్చలంగా ఉంటుందో అప్పుడు ఆ పరమాత్ముడు తనకు తాను మనసుకు వెల్లడి చేసుకుంటాడు. ప్రార్థన యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. ప్రార్థనలో చాలా స్థాయిలు ఉన్నాయి. మొదటి, కొన్ని మంత్రాలను వదిలివేసి తరువాత ఆ మంత్రాలను స్మరించి అప్పుడు జవాబుకు వేచి ఉండడం. ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. దేహాన్ని స్థిరంగాను నిశ్చలంగాను ఉంచి, ఊపిరిని నిర్వేదంగా ఉంచి, అలజడి సహితంగా మనసు నుంచి ధ్యానం చేయడం నువ్వు నేర్చుకుంటే అది నిన్ను అంతరంగ అనుభూతి యొక్క ఒక స్థితికి తీసుకువెళ్తుంది. నువ్వు ఒక అతీతమైన దాన్ని స్పృశించి మనస్సు నుండి కాక అంతరాళాలలో నుండి వచ్చిన జ్ఞానాన్ని అందుకుంటావు. దేహం ఒక దేవాలయమని, మనసులో నిశ్వసిన జీవిత ప్రభు దైవం అన్న భావంతో నువ్వు ధ్యానం చేయడం నేర్చుకోవాలి. మనసు ఒక సాధకుడు. తన ప్రవర్తన ఉపకరణను సమర్పించడం నేర్చుకొని ఇలా వేడుకుంటుంది, నాకు సామర్థ్యం లేదు, నా శక్తులు పరిమితమైనవి, ఓ ప్రభువు నాకు సహాయం అందించు, నాకు శక్తినివ్వు, మట్టి మంచి ముక్క ముక్కలైపోయినట్టు చేయి తాకితే మేక పేక మేడ కూలిపోయినట్టుగా కాక నా సమస్యలన్నింటినీ ధైర్యంగా పరిష్కరించుకునే శక్తిని నాకు ప్రసాదించు. ఈ విధంగా సామాన్యంగా వాడే పదం నేను అన్నదానిపై ఆధారపడకుండా జీవిత ప్రభు మీద ఆధారపడడం అనే అలవాటును మనస్సు అలవర్చుకుంటుంది. సామాన్యంగా వాడే నేను అహాన్ని సూచిస్తుంది. అసలు నేను అంతరంగంలోని దైవాన్ని సూచిస్తుంది. ఈ అంతరంగ ప్రక్రియే ధ్యానం, ప్రార్థన కూడా. కోరికలు వాంఛలతో నిండి ఉంది. స్వార్థంతో కప్పబడి అహాన్ని సంతోషపరచడానికి మాత్రమే చేసే అన్ని ఇతర ప్రార్థనలు వ్యర్థం. ఎప్పుడూ కూడా స్వార్థం కోసం ప్రార్థన చేయకు. నీ మనసు శక్తి సంపాదించుకునేటట్టు, ఏది నాకు ఇతరులకు సంబోధన చేసేటట్టు ప్రభువు ప్రేరేపించాలని ఆయనకు ప్రార్థన చేయి. ఇక ఏ ఇతర సాధనాలతోనూ సాధించలేని పని ప్రార్థనల వల్ల సాధించవచ్చు. బైబిల్ గ్రంథంలో ఓ చక్కటి శరణం ఉంది, తలుపు తట్టు అది నీకు తెరుచుకుంటుందని. నువ్వు ఎన్నిసార్లు తట్టాలో వ్రాసలేదు. ప్రార్థన మరియు ప్రాయశ్చిత్తం జీవిత విధానాన్ని పునీతం చేసి ఆత్మానుభూతి వైపు నడిపించే గొప్ప శుద్ధి ప్రక్రియలు. ప్రాయశ్చిత్తం లేని ప్రార్థన పెద్ద సహాయకారి కాదు. ప్రార్థనలకు సమాధానం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అందుచేత మనసారా హృదయపూర్వకంగా ప్రార్థించు.